again. Soda esi danchi kattu. Pekku meeda pekku kattu. Soda esi danchi kattu. Parishanulanni navvu moola pettu. పరిశానులన్నీ నువ్వు మూల పెట్టు, సంత కింద అట్టి పెట్టు జామ చెట్టు. మావ కళ్ళు మావ, మావ కళ్ళు మావ. పెగ్గు మీద పెగ్గు కొట్టు, సోడ వేసి దంచి కొట్టు. పరిశానులన్నీ నువ్వు మూల పెట్టు, సంత కింద అట్టి పెట్టు చెట్టు. మావ కళ్ళు మావ, మామ మావ కళ్ళు మావ. పాంచనంటు కాళ్ళు మొక్క తమ్కి ఇస్తే తమ్ములే. మావ కళ్ళు మావ, జర అంతా దమ్మాకుంటే దునియా ఏ నిదిరా. కళ్ళు మావ పాంచనంటూ కాళ్ళు మొక్కే దమ్కి ఇస్తే తమ్ములే. జర అంతా దమ్మాకుంటే దునియా ఏ నిదిరా. గల్లి గల్లి లొల్లి లొల్లి నిన్ను చూసిన సాలగాళ్ళ సత్తువంతా సారరా. బస్తీలోని బాసులంతా దాసులంటు, పరిశానులన్నీ నువ్వు మూల పెట్టు. మావ కళ్ళు మావ, మావ కళ్ళు మావ. కొడుకులంతా కానరారు కళ్ళు ఎర్ర చేసిన జంగల్ కి పారిపోర చాకు చేత పట్టిన. కొడుకులంతా కానరారు కళ్ళు ఎర్ర చేసిన జంగల్ కి పారిపోర చాకు చేత పట్టిన. దోస్తి చేస్తే దుష్మనైనా దోస్తేరా, దొక్క చేస్తే కొక్క చింపి వెయ్యరా. ఊర్క ఉంటే కుక్కలైన మురుగు కళ్ళు. పరిశానులన్నీ నువ్వు మూల పెట్టు. మావ కళ్ళు మావ, మావ కళ్ళు మావ. పెక్కు మీద పెక్కు కొట్టు, సోడా ఏసి దంచి కొట్టు. పరిశానులన్నీ నువ్వు మూల పెట్టు, సంత కింద అట్టి పెట్టు జామ చెట్టు. మావ కళ్ళు మావ, మామ మావ కళ్ళు మావ. మావ కళ్ళు మావ, మామ మావ కళ్ళు మావ, మావ కళ్ళు మావ.